తిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నిండిలో ఆగునా? సలిమర గదులలు సుఖపడు బతుకులు వేసవే కోరునా? అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా? అందాల వేడల్లోనే అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు నిన్ను. నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. హద్దే లేని ఆనందం ఎన్నెన్నో